18 ఈ ప్రపంచం పుట్టనే లేదు. రామ, లీలోపాఖ్యానం ద్వారా నీకు నేను ఏమి చెప్పబోతున్నానో ఆ సిద్ధాంత భాగాన్ని నువ్వు ముందుగానే అవగాహన చేసుకుని ఉండటం మంచిది. ఈ కథ ద్వారా నేను చెప్పబోయే ముఖ్యాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం పుట్టనే లేదు అని, పుట్టకపోతే ఎలా కనిపిస్తోంది అంటావా? ఈ కనిపించటమే భ్రాంతి. దీన్ని నిరూపించేందుకు ఒక ప్రక్రియ చెబుతా విను. ఈ ప్రపంచమంతా ప్రళయంలో కనిపించకుండా పోతోంది కదా, ఎక్కడికి పోతోంది ఎవరికి తెలీదు, కాని ఆ స్థానం పరిశుద్ధమైన సత్స్వరూపమై ఉండాలి. మళ్లీ సృష్టి వచ్చినప్పుడు దానిలోంచే వచ్చి ఉండాలి. నిర్వికారమైన సత్పదార్థములోంచి ఒక సృష్టి వస్తోందంటే అది భ్రాంతి రూపమై ఉండాలి. రామ, నీటిలో తరంగాలు పుట్టాయంటే అవి నీటికంటే వేరు కాదు, కాకపోయినా వేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి, కొత్తగా పుడుతున్నట్లు కనిపిస్తాయి. అలాగే ఈ ప్రపంచం కూడా సద్రూపంలోంచి పుట్టినట్లు కనిపిస్తోంది, అంతేగాని దీనికి నిజమైన పుట్టుక లేదు. ఇక 10వ సర్గలో రాముడు దీనిమీదపై ప్రశ్న వేశాడు. రాముడు, మహర్షి, ఈ జగత్తు లయించిపోగా మిగిలే వస్తువు నిరాకారమనటంలో సందేహం లేదు, కాని శూన్యం కాదనటం ఎలా కుదురుతుంది? ఒకవేళ శూన్యం కాకపోతే ఈ సద్వస్తువు నిర్వికారమంటే ఎలా కుదురుతుంది? అది ఉన్నది కాదు, లేనిది కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, చేతనము కాదు, జడము కాదు అంటే ఎలా కుదురుతుంది? ఏదీ కాకపోతే తాను ఈ ప్రపంచకరంగా ఎలా మారింది? వశిష్ఠుడు, రామ, నా భావన నీకు సరిగ్గా అర్థం కాలేదు. మళ్లీ విను. అనుత్కీర్ణ యథా స్తంభే సంస్థిత శాలభంజిక తథా విశ్వం స్థితం తత్ర తేన శూన్యం న తత్పదం ఉడొట్ ప్రడొట్ సడొట్ పది స్లో డొట్ 7. ఈ స్తంభం మీద బొమ్మ ఉంది, దీన్ని చెక్కక ముందు ఈ బొమ్మ ఎక్కడ ఉంది? ఈ రాతి స్తంభంలోనే ఉందని చెప్పాలి, అప్పుడు బయటపడలేదు. పక్కనున్న రాతి పెళ్లలు కొన్ని చెక్కేస్తే ఇప్పుడు బయటపడ్డది. ఇప్పుడు చెప్పు, ఈ రాతి స్తంభంలో ఉన్న బొమ్మ బయటపడిందా, కొత్త బొమ్మ పుట్టిందా? ఉన్న బొమ్మ బయటపడిందనటమే యుక్తియుక్తంగా ఉంటుంది. ఉన్న బొమ్మ బయటపడిందంటే అది బయటపడకముందు ఉన్న స్థితి శూన్యస్థితి కావటానికి వీల్లేదు. ఈ ప్రపంచం వ్యక్తం కాకముందు ఉన్న స్థితి కూడా అలాంటిదే. స్తంభంలో బొమ్మ ఉన్నట్లే సద్రూపంలో ప్రపంచం ఉంది, అందుచేత ఆ సద్రూపం శూన్యమనటానికి వీల్లేదు. బొమ్మలు చెక్కని స్తంభం శూన్యం కాదు, అలాగే ప్రపంచం లేని ప్రళయస్థితి శూన్యం కాదు. రాముడు స్తంభంలోంచి బొమ్మ పుట్టడంలో ఎవ్వరికీ అభిప్రాయ భేదం లేదు. మరి మీ బ్రహ్మలోంచి ప్రపంచం పుట్టటం విషయంలో మాత్రం అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎందుకని? ఆయసర్ 24. వశిష్ఠుడు, రామ, స్తంభం ఉండే చోటు స్తంభం మీద బొమ్మలు చెక్కేవాడు, వాడి చేతిలోని ఉలి సుత్తి అన్నీ ప్రత్యక్ష విషయాలు. అంటే స్తంభం విషయంలో దేశకాల క్రియలన్నీ లోకులకు ప్రత్యక్షాలు, అందుచేత ఎవ్వరికీ అభిప్రాయ భేదం ఉండదు. ఇక బ్రహ్మ దగ్గరికి వస్తే పరబ్రహ్మకు దేశకాల క్రియలే లేవు, బ్రహ్మ విషయంలో సాధన సంపత్తి లేదు, అందుచేత బ్రహ్మ విషయంలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. రాముడు పైతే స్తంభంలో బొమ్మ సాధన సామగ్రి వల్ల పుట్టింది, బ్రహ్మలో జగత్తు ఏ సాధన సామగ్రి లేకుండానే పుట్టింది. ఈ రెంటికీ ఇంత భేదం ఉండగా బొమ్మకీ జగత్తుకీ పోలిక ఎలా చెప్పారు మీరు? వశిష్ఠుడు దృష్టాంతం చెప్పినప్పుడు ఏ అంశంలో పోలిక చెప్పామో దాన్ని గ్రహించాలని ఇదివరకే చెప్పాను. స్తంభంలో ఉన్న బొమ్మకి స్తంభం యొక్క సత్త కంటే భిన్నంగా వేరే సత్త లేదు, అలాగే ఈ ప్రపంచానికి బ్రహ్మ యొక్క సత్త కంటే భిన్నంగా వేరే సత్త లేదు. ఈ అంశంలో బొమ్మకు ప్రపంచానికి పోలికను నేను చెప్పాను, నువ్వు ఆ దృష్టితోనే చూడు. ఇప్పుడాలోచించు, బ్రహ్మలో జగత్తు వ్యక్తమైంది, తరువాత లయించింది, ఇప్పుడు శూన్యత్వమంటే ఏమిటి? ఏ వస్తువు కనిపించకపోతే దాన్ని శూన్యమని లోకులు అంటున్నారు. కనిపించకపోవటం శూన్యమా, లేకపోవటం శూన్యమా? ఎవరు తేల్చి చెప్పగలరు? లేకపోవటమే శూన్యమయ్యేటట్లితే బ్రహ్మ శూన్యం కాదు, కనిపించకపోవటమే శూన్యమయ్యేటట్లితే బ్రహ్మ అశూన్యం కాదు, కనుకనే బ్రహ్మ శూన్యము కాదు అశూన్యము కాదు అని చెప్పాం. బ్రహ్మకు శూన్యత్వాలు అశూన్యత్వాలు లేవు అన్నాం. ఇవన్నీ భాషలో చమత్కారాలు. బ్రహ్మ వెలుగు కాదు, చీకటి కాదు. ఇలాంటి చోట్ల కూడా పై విధంగానే అర్థం చేసుకోవాలి. ఇంతకు మనం ఎక్కడించి పక్కదారి పట్టామంటే, లీలోపాఖ్యానం ద్వారా నీకు నేను చెప్పబోయేదేమిటో ఆ సిద్ధాంత భాగాన్ని చెబుతున్నాను. నీటిలో తరంగాలు పుట్టినట్లుగా బ్రహ్మలో ప్రపంచం పుడుతోందని, ఇది పుట్టినట్లు కనిపించటమేగాని నిజమైన పుట్టటం కాదని, అందువల్ల ఈ ప్రపంచం అసలు పుట్టనే లేదని ప్రతిపాదిస్తున్నాను. లీలోపాఖ్యానం ద్వారా దాన్నే నిరూపించబోతున్నాను.